సోమస్యత్రిశీరస్యజ్ఞయే స్వాహా సోమాయ స్వాహా అధమిత్రే స్వాహా సరస్వతీ స్వాహా ఊష్ణే స్వాహా బృహస్పతయే స్వాహా ఇంద్రాయ స్వాహాయ స్వాహా శ్లోకాయ స్వాహా ఘోషాయ స్వాహా భగాయ స్వాహా అర్యమ్నే స్వాహా సవితుర్వప్రసవృత్తూనాం యచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః అనేభిష్టమసి వాచో బంధుస్తపోజా సోమస్య దాత్రమసి స్వాహా ఆరాజ స్వాహా సధమాదోద్యుమ్నిరాపయేత అనాభిష్టా అపశ్యోమసానా పశ్యాసుచక్రే వరుణస్తమపాతృతమాసంత క్షత్రస్యోల్పమసి క్షత్రస్య జరాయమసి క్షత్రస్య నాభీరసి క్షత్రస్య యోనిరసి ఇంద్రస్య వాత్రఘ్నమసి త్వయాయం వృత్రం వధ్యాన్ మిత్రస్యాసి వరుణస్యాసి రుజాభిద్రుపాసి క్షుపాసి పాతైనం ప్రాంతం పాతైనం ప్రత్యంతం పాతైనం తిర్యంతం దిగ్ధ్వాత ఆవిర్మర్యా విత్తో అగ్నిర్గృహపాతిరావిత్తలింద్రో వృద్ధశ్రవాత్త భూషా విశ్వవేదా విత్తో మిత్రవరుణౌ ధృతౌ రతౌ ఆవిత్తేద్యావా పృథివీ విశ్వసం భూ ఆవిత్తాదీతి ఋషుసర్మా అవేష్టాదండశూకా ప్రాచీమారోహగాయత్రీ స్వాహావతు రసంతరజ్ఞామత్రివృత్సోమో వసంతర్వద్బ్రహ్మద్రవీణం దక్షిణామారోహతృష్ణువతు బృహత్సామ పంచదశ స్తోమో అగ్రీష్మరుతుక్షత్రం ద్రవీణం ప్రతీచీమారోహ జగతీవతు వైరూపగ్నేతామ సప్తదశ స్తోమో వర్షారుతుర్విద్రవీణం ీమాోహాలుష్టవతు వైరాజ్ఞామైక విజ్ఞతస్తోమశ్చరతు ఫలం ద్రవీణం ఊర్ధ్వామారోహ పంక్తి స్వాహావతు సాత్పరైవతే సామానేత్రణవత్రయత్రిజ్ఞేసౌస్తోమో హేమంత శిశిరాజోగ్రవీణం ప్రత్యస్తన్నమూచే శిరాః సోమస్య త్రిశిరసితమేవమేత్రిషిద్భూయాద్ మృత్యో పాహ్యోజోసి సహో అస్య మృతమసి హిరణ్యరూపావృషసో విలోకగుభాయింద్రాపుదీతస్సూర్యశ్చ ఆరోహతం వరుణమిత్రగత్తం తతశ్చక్షాధామదీతిం చ మిత్రోసి వరుణోసి సోమస్యత్వాద్యుమ్నేనాభిషించామ్యగ్నేర్భ్రాజసాసూవర్యస్య వచ్చసా ఇంద్రస్యేంద్రియేణ మరుతామోజసాక్షత్రాణాం క్షత్రపాదిభేద్యసి విద్యూవన్పాహి ఇమం దేవా అసపత్నగ్నే సోహద్భం మహతే క్షత్రాయ మహతే జ్యేష్ఠ్యాయ మహతే జానరాజ్యాయ ఈ ఇమమము మముష్య పుత్ర మముష్యా పుత్రమస్తీ విశే ఏతవః పురభో రాజేషవః పంచాలా రాజా సోమోస్మాకం బ్రాహ్మణానాగ్రరాజా ప్రపర్వతస్య విషభస్య విష్టాన్నావచ్చరంతి స్వసి చ నిజానాః తావచ్చన్న ధరాగు దత్తా అహిం బుద్ధ్యమనురీయమాణాః విష్ణోర్విక్రమణమసి విష్ణోర్విక్రాంతమసి విష్ణోఃక్రాంతమసి ప్రజాపదేనక్తదేశాన్యన్యో విశ్వారూపాణి పరితాబూవా యత్కామాస్తే జుహుమస్మన్నో అస్సు వయజ్ఞస్యామపతయోరగీర్ణాం రుద్రయత్తేత్ర వివరం నామ తస్మై హుతమస్య మేష్టమసి స్వాహా ఇంద్రస్య వజ్రోది మిత్రావరుణయో స్వా ప్రశాస్త్రశిషాయునజ్మీ అవ్యథాయే స్వాస్తథాయే స్వారిష్ఠఫల్గూనః మరుతాం ప్రసవేన జయాపామన సమింద్రియేణ మాతరింద్రతే వయంతో రాషాణయుక్తాసో అబ్రహ్మతా విదసామా తిష్టారథమధియద్వజ్రహస్తారస్మీందేవయువసే స్వస్వాన్ అనుజ్ఞయే గృహపాతజే స్వాహా సోమాయవనస్పతజే స్వాహా ఇంద్రస్యేంద్రియాయ స్వాహా మరుతామోజసే స్వాహా పృథివీమా కర్మాహిగ్ర్మో అహం త్వాసూచిసూరంతరిక్షసద్భూతా ఆవేదిషదీతిద్రోణసత్ మృగద్వరసృతసర్భ్యో మసదబ్జా గోజాతజా అద్భుజాృతం బృహత్ ఇయదస్యాయోదస్యాయం మే దేహీం నివత్రో వివత్రో మే దేహీ ఓర్ధస్యోర్జం మయి దేహీంద్రస్య వాం బాహూవీర్యకృతావుపావహరామి యోనాసీసు సదాదిక్షత్రస్య యోనీరసీ యో నామాసీదసు సదామాసీదక్షత్రస్య యోనిమాసీదా నిషాదభృతౌరతో వరుణ పత్యా స్వాం రాజ్యాయ సుక్రతూ అభిభూరస్యయా నామేతాస్తే పంచదిశ కల్పంతాం బ్రహ్మవ్యస్తం బ్రహ్మాసి సవితాసి సత్య ప్రసభో వరుణోసి సత్యోజాః ఇంద్రోసి విసౌజా రుద్రోసి సుషేవాః శ్రియంకరశ్రేయస్కర భూయస్కరా ఇంద్రస్య వజ్రోసి తేన మేరభ్యా అగ్ని పృథుర్ధర్మాణస్పతిర్జుషాణో అగ్ని పృథుర్ధర్మాణస్పతి ఆజ్యస్య హవిషో వేతు స్వాహా స్వాహాకృతా సూర్యస్య రశ్మిభిర్యతద్భగ్నేశజాతానాం మధ్యనేష్ట్యాయ సవిత్రా సరస్వత్యా వాచారూపే పూష్ణా పశుభిరింద్రేణాస్మై బృహస్పతినా బ్రహ్మణా వరుణేనౌజసాగ్నినా తేజసా సోమేన రాజ్ఞా విష్ణునా దేవతయాగతం నేమై యజ్ఞం విష్ణో మాప్నవామి. అస్యభ్యాహం పచ్యస్వరస్వత్యేంద్రాయ పుత్రామ్నే పచ్యస్వ. వాయో భూత పవిత్రేణ ప్రత్యంతో మో అతిశ్రుతః ఇంద్రస్య యుజ్యః సఖా కువిదంగయవమంతోయవంచిద్యథాదాంత్యను పూర్వం విజూయా ఇహేహైషాం కృణుహి భోజనాని యే బర్హిషో నమ ఉక్తిన్న జగ్ముః ఉపయామగృహీతోస్తిభ్యాంతాపరస్వత్యేంద్రాయ పుత్రామ్ణే. యువద్సురామస్మినామూచా ఆసురేషి పానాశోభస్పతి ఇంద్రం కర్మ స్వావతం. పుత్రమేవ పితరా అశ్వినోభేంద్రావసుకావ్యేయద్రగ్నేసనాభిః యత్సు రామం వ్యపీదత్సచీభిః సరస్వతీ స్వామఘవన్నభిష్ణక్. ఓం ఇతి ఏకాదశోధ్యాయః. అథ ద్వాదశోధ్యాయః. ఓం ఇంద్రాన ప్రథమం మనస్తత్వాయ సవితా ధియాః అగ్నేర్జ్యోతిన్ నిజాయ పృథివ్యా అద్యా భారత్. యుక్తేన మనసా వయం దేవస్య సవితుస్తవే స్వర్గేయాయ సత్యాయ సవితా దేవాం స్మర్యతో ధియాదివం. బృహజ్యోతిః కరిష్యతస్వ వితా ప్రసూవాతి తాన్. యుంజతే మన ఉత యుంజతే ధియో విప్రా విప్రస్య బృహతో విపశ్చితాః. విహోత్రాదేవయునా విదేకయిన్మహీ దేవస్య సవితుః పరిష్ఠుదిః. విదేవాం బ్రహ్మా పూర్వ్యం నమోభిర్విశ్లోకయేషు పథ్యేవ సూరేః. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా ఆయే ధామాని దివ్యాని తత్సుః. యస్య ప్రయాణమన్ వన్యయుర్దేవాదేవస్య మహిమా నమోజసా. యః పార్థివానిమేత ఏత శోరజా అగ్నేసి దేవస్య వితామహిత్వనా. దేవవదిత ప్రసూవయజ్ఞం ప్రసూవయజ్ఞపతింభగా ఆయా. దివ్యోగం ధర్వకేతపూకేతం నునాతు వాచస్వర్వాచం నస్వదతు. ఇమన్నా దేవసవితర్యజ్ఞం ప్రణాయ దేవావ్యజ్ఞసఖి విదజ్ఞసత్రాజితం ధనజితజ్ఞసర్జితం. విజాస్తోమగ్నసమర్థజగాయత్రేణ రథం తలం బృహద్గా యత్ర వర్తమి స్వాహా. దేవస్యత్వాసవితుః ప్రసవేష్ణినో అడ్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ఆదే గాయత్రే రక్షందాంగిరస్వృథివ్యాస్తాదగ్ని పూరీష్యమంగిరస్తాభారా. శ్రేష్టోభే రక్షందాంగిరస్వత్భ్రీరసి నార్యత్వయా ఆవయమగ్నికేమీకం. తధస్థ ఆజాగ్రే నందాంగిరస్వత్ హస్త ఆధాయ సవితా బిభ్రలభ్రిజ్ఞే హిరణ్యయీ. అగ్నేర్జోచన్మితాయ పృథివ్యా అధ్యాభారదానక్షుభేన ఛందసాంగిరస్వత్ ప్రతోవత్తం వాయిన్నాద్రవరిష్ఠామనో సంవతం జీవితే జన్మ పరమమంతరిక్షేతవనాభిపృథివ్యామధియోనిరుత్ ఇంజాసాభైవస్మిన్యామే వృషన్వసు అగ్నిం భరం తమస్మయం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రభూతయే ప్రతోర్మణ్యేక్య వక్రామన్నసస్తే రుద్రగాణపత్యం మయో భూరేహి ఉర్వంతరిక్షం వీహి స్వస్తి గౌ యోగిరభయాని కృణ్వన్ పూష్ణాతయుజా సహ పృథివ్యాత్సధస్థారగ్నిం పూరీష్యమంగిరస్తదాభారా అగ్నిం పూరీష్యమంగిరస్తదచ్చే మోగ్నిం పూరీష్యమంగిరస్తద్ధారిష్యామః అన్వగ్నిరుతసామగ్రామక్షదన్వహాని ప్రథమో జాతవేదాః అనుసూర్యస్య పురుత్రా చ రశ్మేన నుద్యావా పృథివీ ఆతదంతా ఆగత్య వాజ్యధ్వాసర్వాభో విధూనుతే అగ్నిగ్రధస్థే మహతి చక్షుషా నిచీకీషతే ఆక్రమ్య వాజిం పృథివీమగ్నిమిచ్చరుచాత్వం భూమే అర్వృత్వాయ నోగ్రోహియతఃఖనే మతం వయమ్ యోస్తే పృష్ఠం పృథివీ తధస్థమాత్మాంతరిక్షసముద్రో యోనీ దిక్ష్యాయ చక్షుషాత్మభిష్ఠవృతన్యత పుత్రా మమ హతే సౌభాగాయాస్మాదాస్థానాద్రవినోదా వా ఆదిన్ వయజ్ఞామసు మతౌ పృథివ్యా అగ్నిం ఖనంత ఉపస్థే అస్యాః ఉదక్రమే ద్రవిణోదా వాజ్జర్వా కస్తు లోకజ్ఞసుకృతం పృథివ్యాం తతఃఖనేమ సుప్రతీకమగ్నిగ్రస్వోరుహాణా అధినాకమత్తమం ఆత్వా ఆదిధర్మి మనసా ఘృతేన ప్రతిక్షియం సంభువనాని విశ్వా ఋతుంపేరశ్చావయసా బృహంతం వ్యతిష్ఠమన్నైరభసం ద్విషానం ఆ విశ్వత ప్రత్యంతం జిఘర్ణ్య రక్షసా మనసా తజ్జూషేతా మర్యశ్రీయస్పృహయద్వర్ణో అభ్యర్ణాభిమృతే తన్వాజద్భూరాణః పరివాజాపతిః కవిరగ్నిర్హవ్యాన్యక్రమీత్ దధద్రత్నాని దాతుషే పరిత్వాగ్నే పురం వయం విప్రజ్ఞసహస్య ధీమహి ధృగద్వర్ణం దివే దివే భేత్తారం భంగురావతామగ్నేద్విభిస్తమాసు సుక్ష్మనిస్తమభ్యస్తమస్మనస్వరీ సంవనేనభ్యస్తమోషీభ్యస్తృణాం నృపతే జాయసే శుచీః దేవస్యత్వాసవితుక్రేస్మినాద్బాహుభ్యాం పూష్ణాహస్తాభ్యాం పృథివ్యాస్తధస్థారగ్నిం పూరీష్యమంగిరస్వత్ఖనామి జ్యోతిష్మంతం త్వాగ్నే సుప్రతీకమజస్తేణ భానునాదీద్యతం శివం ప్రజాభ్యోహిజ్ఞసంతం పృథివ్యాస్తాం పూరీష్యామంగిరస్వత్థనామ అపాం పృష్టమోనిరగ్నేస్తముద్రమృతమానం వర్ధమానో మహా ఆచపుష్కరే దివో మాత్రయావరిన్నా ప్రతస్మాత్ కర్మాజస్థో వర్మాజస్థోచ్చిద్రే బహులే బుధే యజస్వతి సంవదాథామృతమగ్నిం పూరీష్యం సంవదాథాగ్రస్వర్విదా సమీతి పురసాత్మనా అగ్నిమంతర్భరిష్యం జ్యోతిష్మంతమజస్రమిత్ పురీష్యోసి విశ్వభరాహసర్వాత్వా ప్రథమో నిరమంతదగ్నే వామగ్నే పుష్కరాసర్వానిరమంతతా మూర్ధ్నో విశ్వస్య బాధతాః సముత్పాదభ్యం గృహిపుత్రైభే అథర్వణః రుద్రహణం పునందరం సముత్పాపాఖ్యోషా సమీ దేదస్థివంతరమం ధనంజయజ్ఞరణేరణే శీలహోతస్వూలోకేదయాజ్ఞోకృతయో దేవాీయేవాన్హవిషాయజాస్యే బృహద్యజమానేవయోధాహోతృషదనేవిదానశ్రేషోదీ దివాసదస్సు దక్షాభవ్రత ప్రమతిర్వసిష్ఠ సహస్రం భరస్వతీజిహ్వో అగ్ని మహాశిశోచస్వేవీతమహా విధూమగ్నే అర్హం మీయేభ్యసృజ ప్రసస్తదరిశతం అపో దేవీ రూపసృజ మధూమతీరయక్ష్మాయ ప్రజాభ్యాస్తానాజ్జీహత మోటదయస్సు విప్లాహ సంతే వాయుర్మాతరి స్వాదధాతోనాయా హృదయ్యద్వికస్తం యో దేవానాంచరసి ప్రాణతే కస్మై దేవవశాలస్సు తుభ్యం సుజాతో జ్యోతిషా సహ కర్మవరోతమాసదత్స్వాహ ఆసో అగ్నే విశ్వరూపగ్నేయస్వ విభావతో ఉదోతిష్టస్తరావానో దేవ్యాధియా దృశేత భాసా బృహతాసు జుక్మనిరాగ్నేయాభిషు సత్మిభిః ఊర్ధ్వ ఊషుణ భూతయే తిష్ఠా దేవో న స పితా ఊర్ధ్వో వాజస్య సమీతాయ దంజిభిర్భాగద్భిర్విక్మయామహే సజాతో గర్భో అశిరోదస్యోరగ్నేతారుర్విభృతకోషాభీషు చిత్రక్షుసుపరితమాభ్యస్యక్తూన్ ప్రమాతృభ్యో అధికనిక్రతద్వాహ శిరోభావేష్ంగభాసద్భావ్యర్వన్ పృథగ్భావసుషదస్తమగ్నే పూరీషవాహన శివోభావ ప్రజాభ్యో మానోషేభ్యస్తమంగిర మాద్యావా పృథివీ అభితోచీయన్మాంతరిక్షం మా వనస్పతి రైతూ వాజీ కనిక్రదన్నానద్రాసభస్పత్వాగ్ని పూరీష్యం మా పాద్యాయూఢ పురా వృషాగ్ని వృషాణం భరం నపాం గర్భగ్నే సముద్రియం అగ్న ఆయాహి వీతయే కృతజ్ఞసత్యమృతజ్ఞసత్యమగ్నిం పూరీష్యమంగిరస్తద్భరామ ఓషధయ ప్రతిమోదధ్వమగ్నిమేతజ్ఞ శివమాయంతమభ్యత్రయుష్మా యస్యన్ విశ్వా అనీరా అమీవా నిషీదన్నం అపజన్మతింజహి ఓషధయ ప్రతిగృహీత పుష్పవతీ స్తుతి ఫలా అయం భోగద్భరిత్రియ ప్రత్నస్తమాసత్ పిపాచతృనాథో సూచానో బాధస్వద్విషో రక్షసో అమీవా సుశర్మాణో బృహతర్మ నిశ్యామగ్నేరహగ్నేవస్య ప్రణీత ఆపోధిష్టామయోభువస్థాన భూవద్యేన ధాతన మునీర్ణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భారయతే హనాః ఉషతీరివ మాతరాః తస్మా అరంగమామవోయస్యక్షయా ఆయజిన్వథా ఆపో జనయ భాజనః మిత్రస్తగ్నగృజ్య పృథివీయం భూమిం తజ్జ్యోతిషాసః సమయక్ష్మాయ్వాసగ్నేజామి ప్రజాభ్యా రుద్రాసృజ్యాథివీయం బృహజ్యోతిస్తమీభిషాం భానురజస్తుక్రో దేషు రోచతే సగ్గదృష్టాం వసుభిరుద్రైర్భీరైర్కర్మణ్యామృతం అస్తాభ్యాం మృద్వీం కృత్వాసీని వాలీ కృణోతు తాం సిని వాలీ సూకపద్దాసు కురీరాస్పౌ వసా తాభ్యమదితే మహ్యోఖాందాతు హస్తయోః ముఖాం క్రీణోతు సఖ్యా బాహుభ్యమీయా మాతాపుత్రైయోపస్థే సాక్ందీభక్తు గర్భ ఆ మఖశిలో శివసవత్కణ్వంతు గాయత్రే నందిరస్వద్భ్రువాది పృథివ్యాది ధారయామయు ప్రజాజ్ఞరాయ స్పోషం గోపత్యజ్ఞీర్యజ్ఞాతమానాయ రుద్రాస్తాకృణ్వంతుత్రేష్టోభేదచ్చందాంగిరస్వద్భ్రువాస్యంతరిక్షమసి ధారయామయి ప్రజాజ్ఞరాజస్పోషం గౌపత్యజ్ఞసువీర్యజ్ఞాతమానాయ ఆవిద్యాస్వాహకృణ్వంతు జాగతే నందాంగిరస్వద్భ్రువాసిద్యోరసి ధారయామయి ప్రజాజ్ఞరాజస్పోషం గౌపత్యజ్ఞసువీర్యజ్ఞాతమానాయ విశ్వేరత్వా దేవామైస్వా నరా కృణ్వంత్వా నష్టభే నక్షంద్రాంగిరస్తద్భ్రువాసి దిశోసి ధారయామయి ప్రజాజ్ఞరాజస్పోషం గౌపత్యజ్ఞసువీర్యజ్ఞాతమానాయ అదిత్యేరాస్నాస్యదీతిష్టేభిలం గృభ్ణాతు ృత్వాయసామీ ముఖాం మృణ్మయీయోనిమగ్నయే పుత్రేభ్యస్రాయచ్చదీతిశ్రమయాహితి వసవస్వాధూపయంతు గాయత్రేణచ్చందాంగిరస్వద్ధృద్యాస్వాధూపయంతుత్రేష్టోభేణచ్చందాంగిరస్వత్ ఆదిత్యాస్వాధూపయంతు జాగ్రతే నక్షంద్రాంగిరస్వద్విశ్వే అత్వా దేవా వైదుస్వా నరాధూపయంతానష్టవే నక్షంద్రాంగిరస్వత్ ఇంద్రస్వాధూపయతు వరుణస్వాధూపయతు విష్ణుస్వాధూపయతు అదీతిస్వా దేవీ విశ్వరేణం యావతీ పృథివ్యాస్వస్థే అంగిరస్వత్ఖానస్వవటాత్ దేవానాం పాపత్నీయర్దేవీర్విశ్వరేణం యావతీ పృథివ్యాస్వస్థే అంగిరస్వద్దధూఖే ధిషణా అస్తా దేవీయర్విశ్వరేణం యావతీ పృథివ్యాస్వస్థే అంగిరస్వదభీందధాముఖే వరోత్రేష్ట్వా దేవీయర్విష్ణుదేవం యావతీ పృథివ్యాస్వస్థే అంగిరస్వచ్చాపయంతూకే ఘ్నాస్తా దేవీయర్విష్ణుదేవం యావతీ పృథివ్యాస్వస్థే అంగిరస్వత్తజంతూకే జనాయస్వాచ్ఛిన్నపత్రా దేవీయర్విశ్వదేవం యావతీ పృథివ్యాస్వస్థే అంగిరస్వత్తజంతూఖే మిత్రస్య చరితనీభృతో వో దేవస్య సానపి జుమ్నం చిత్రస్య వస్తమం దేవస్వాసమితోద్వాపతుసు పాణిస్మం గురిస్సు బాహుర్తశక్త్యా అవ్యతమానా పృథివ్యామాసాదిసహాప్రేణా ఉత్థాయ గృహతే భవోదు తిష్ఠ్రువాత్మం మిత్రైతాం ప్రముఖాం పరిదామ్యభిత్యాభేషామాభేయీ వసవస్థాధ్యంతు గాయత్రే నక్షందాంగిరస్వద్రుద్రాస్వాధ్యంతంతుత్రేష్టూభే నక్షందాంగిరస్వత్ ఆదిత్యాస్వాధ్యంతంతు జాగ్రతే నక్షందాంగిరస్వద్విశ్వే స్వాదేవా వైయుస్వా నరా ఆచ్ఛందంతానష్టభే నక్షందాంగిరస్వత్ ఆహూతిమగ్నిం ప్రయుజగ్రస్వాహా మనో మేధామగ్నిం ప్రయుజగ్రస్వాహా చింతం విజ్ఞాతమగ్నిం ప్రయుజగ్రస్వాహా వాచో విభూతిమగ్నిం ప్రయుజగ్రస్వాహా ప్రజాపతయే మనవే స్వాహాగ్నయే వైయస్వానరాయ స్వాహా విశ్వో దేవస్య నేత్రం మత్తో ఉరీతదక్షిణం విశ్వో దాయజీ శుద్ధ్యతి ద్యుమ్నం ప్రేణీత పుష్యసే స్వాహా మాసుభిస్థా మాసుభిషోంబృష్ణువీదయస్వసు అగ్నిశ్చేదంకరిష్యసః దృజ్ఞేహస్తదేవి పృథివీస్తస్తయ ఆసురీ మాయాస్తథయా కృతాసి దృష్టం దేవేభ్యమస్సు హవ్యమరిష్టాత్వముదీ యజ్ఞే అస్మిన్ గ్రంథస్తిరాసుతిప్రత్నో తామరేణ్యః సహస్పుత్రో అద్భూతః వరస్యాధీసంబతో వరా అభ్యాతర యత్రాహమస్మితా పరమశ్చాపరావతో దోహిదస్వీహాగీ పురేష్యపురు ప్రియోగ్నేస్తరామృధా యదగ్నే కాని కాని చిదాతే దారుణి దధ్మతి సర్వం తదస్సు ఘతం తజ్జూఢస్వయవిష్ట్యా ఏదత్యోపజిహ్వీకాయత్వం రోమాదిసర్పతి సర్వం తదస్సు ఘతం తజ్జూఢస్వయవిష్ట్యా అహరహర ప్రయావం భదంతో స్వాయేవతిష్టాతే భాసమస్మై రాయస్కోటే ప్రతివేశారిషామా నాభా పృథివ్యా సమిధానే అగ్నౌ రాయస్కోటాయ బృహతే హవామహే ఇరం మదం బృహదుత్థం యజత్ వృంజేతారమగ్నిం పృతనాసుసాసహిం యాస్తేనా అభీత్తరీరా వ్యాధినీరుగణా ఉతా ఏస్తేనాస్తాగ్రస్తే అగ్నేపి దధాన్యాస్యే తగ్గష్ట్రాభ్యాం మలిం గోంజం ధేయస్తత్కరాభుతా అనుగ్రాగ్రస్తేనాన్ధారవత్సాగ్రస్వంఖాదసుఖాదితాన్ ఏ జనేషు మలిం లవస్తేనాస్తరావనే ఏ కక్షేరష్వఘాయ వస్తాగ్రస్తే దధామిజంభయో యో అస్మభ్యమరాధీరాగ్రశ్చనోద్వేషతే జనాః నిందాద్యో అస్మాన్ దీప్తా అచ్చ సర్వం తమ్మస్మతాం కూరు సగ్గసీతం మే బ్రహ్మ సగ్గసీతం వీర్యం బలం సగ్గసీతం క్షత్రం జిష్ణుయస్యాహమస్మి పురోహితః ఉదేషాం బాహూ అతిరముద్వర్జో అథో బలం క్షిణోమి బ్రహ్మణా మిత్రానున్నయామి స్వా అహం అన్నపతేన్నశ్చ నో దేహ్యన వీవస్య సుఃపినః సప్రదాతారుం తారిషవోర్జన్నో దేహి ద్విపదే చతుష్పదే విశ్వకల్మణే స్వాహా పునస్తాదిత్యా రుద్రావసవస్తమిన్ధతాం పునర్బ్రహ్మాణో వసునీత యజ్ఞైః ఘృతేన త్వం తన్వం వర్ధయస్వ సత్యాస్వం సుయజమానస్య కామా స్వాహా. ద్వాదశోధ్యాయః. అథ త్రయోదశోధ్యాయః. ృక్మవుర్యాద్యోద్ధుర్మర్షమాయుశ్రియే రోదాన అగ్నిరమృతో అభవద్వయోభిర్యదే నంద్యౌరజనయత్సురేతా ఆహ నోషా సా సమానసాభిరూపేధాపయే తే శిశుమేకగ్నే సమీచీ యాక్షామా రుక్మా అంతర్విభాది దేవా అగ్నిధారయంద్రవినోదా విశ్వారూపాణి ప్రతిముంచతే కవిప్రాసావీర్భద్రం ద్విపదే చతుష్పదే వినాగమక్షసవితావరేణ్యోన ప్రజానముఖసో విరాజతి సుపర్ణోసి గరుత్మా అగ్రస్వృత్తే శిరాః గాయత్రం చక్షద్బృహద్రథంతరే పక్షౌ సోమ ఆత్మాచ్ఛందాగ్రస్యంగానియజోగ్రషిణామా సామాతే తనోర్వామదేవ్యై యజ్ఞాయజ్ఞియం పుచ్చం జిష్ణాః సభాః సుపర్ణోసి గరుత్మాన్ దివం గచ్చస్వపతా విష్ణోక్రమోసి సపత్నహాగాయత్రం చంద్రహారోహ పృథివీమను విక్రమస్వ విష్ణోక్రమోస్యభిమాతిహాత్రేష్టోభం ఛంద ఆరోహ అంతరిక్షమను విక్రమస్వ కృష్ణాక్రమోశ్చలాదీయతో హంతా జాగతం ఛందహారోహ దివమను విక్రమస్వాం విష్ణాక్రమోసి శత్రూయతో హంతానక్రుభం ఛంద ఆరోహ దిశోను విక్రమస్వ అక్రందదగ్నిస్తనయన్ నిమద్యోక్షామారేరీహద్వీరుధస్తమంజన్ సద్యోజ్ఞానోమిద్భ్యో అఖ్యతారోదసీ భానునా భాత్యంతః హర్మేహ్యావర్తిన్నభిమానివత్సస్వాయుషావర్చసా ప్రజయాధనేన సన్యామేధయా ఆరయ్యాకోషేణ అగ్నే అంగిరస్వతంతే సంపావృత సహస్రంతవుపావృతా అధాపోషస్య పోషేణ పునర్నో నష్టమాకృధి పునర్నో రయిమాకృధి పునరోజ్యానివర్తస్త పునరజ్ఞిషాయూషా పునర్నప్వాహ్యగ్నేహసః సహదయ్యానివర్తస్వాగ్నే పిన్వత్సధారయా విశ్వప్న్యా విశ్వతస్వరీ ఆత్తాహారిషమంతరభూవద్భువత్తిష్టావీతాచలిస్వా సర్వా ఆవాంఛంతు వాత్వద్రాష్ట్రమధిభ్యసత్ ఉదుత్తమం వారుణపాదమస్మదవాధమం విమధ్యమగ్రశ్రథాయ అథా వయమా ఆదిత్యం వ్రతేతవానాగసో అదీతయే శ్యామ అగ్రే బృహన్నుషసా ఆమోద్భోస్థాన్యజ్జగన్వాంతమసోజ్యోతిషాగాత్ అజ్ఞానుస్మంగ ఆజాతో విశ్వాసద్మాణ్యప్రాహ్ఞోతిషత్వసూరంతరిక్షసద్భూత ఆవేదిషతీఖృద్రోటత్ దృషద్వారసేతసద్యోమసద్జాగోజారేతజా అద్రిజారితం బృహత్ శ్రీనత్వం మాతురస్యా ఉపస్థే విశ్వాణ్యగ్నే వయునాని విద్వాన్ వైనాన్ తపసా మాత్యుషాభిషోచిరంతరస్యాగ్రశుక్రజ్యోతిర్విభాహి అంతరగ్నే ఋజాత్తముఖాయా సదనేస్వే తస్యాస్వగ్రహరసాతపంజాతవేదశివో భవ శివో భూత్వామహ్యమగ్నే అథోదీరశివత్వం శివాకృత్వాదిశ సర్వాస్మై యోనిమిహాసదః